తజ్జం తగదజ్జం తగదిగు తజ్జం తాం తామి తజ్జం తగదజ్జం తగదిగు తజ్జం తాం తామి తజ్జం తగదజ్జం తగదిగు తజ్జం తాం తామి తజ్జం తగదజ్జం తగదిగు తజ్జం తాం తామి తజ్జం తగదజ్జం తగదిగు తజ్జం తాం తామి తజ్జం తగదజ్జం తగదిగు తజ్జం తాం నీల మనోహర జాల విభూషణ నిరత జలంతర భుజంగ నర్తన నీరజ తడాగ అధిక మృదుల పద నికట తరంగ తుంగ తాడంగ నర్తక నర్తక తాం తగదై తగదలిమిది అతకిట తాకిట తగ జగ దృగ జగనందం తగ జగ దృగ జగ దృగ జగనందం యమునా తటాగ తుంగ తరంగం హిమకర స్మినిత రమిత శుభాంగం ఇతస్తర కరుణాపాంగం యదివర హృదయ సరో సార్వభౌమే శశిమండల మధ్య కశామే